అధ్యాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆహాయిలేదేలనేస్తం ఆ రోజులు మును ముందికరావేరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫోర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా మరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా ఒరే రాస్కల్ జ్ఞాపకం ఉందిరా కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటారు పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే ఆనాటి ఆ స్నేహ ఆనంద గీతం అధ్యాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదే నేస్తం ఆ రోజులు మును ముందుక రాలే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిత్సై మండినాను నాగుండె మంటింకారేది కాదు నేను తను వెళ్ళి బ్రతుకింకలేదు తన శాపమే నాకు తగిలిందిర పసి పాపలే లేని ఇల్లాయరా ఈ కన్నుల కన్నీటికి తుది ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకు అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా ఖచ్చితంగా తుడిచారేరా స్నేహమానంద గీతం అధ్యాపకాలన్ని మధురాతి మధురం రియలీ దోస్ డేస్ ఆర్ ఫ్యాబులస్ కరెక్ట్ రా